అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరే జడానాం చైతన్యస్తభకమకరంద శృతిజరీ హరిద్రాణాం చింతామణిగురణికా జన్మజలదౌ నిమగ్నానాం దంశా మునరిపు వరాస్య యౌవనం ఒక దేవతోత్సవతోరణం నదికి అందం పూవనం అలల గీతం చామరం యదను కురిసే యదను కురిసే విన్నెల దేవతోత్సవతోరణం నదికి అందం పూవనం అలల గీతం చామరం సరింది సా పమరిగా సరింది సా పమరిగా మరపమా మరని సరిరపమా మరని సరి సలలిత స్వర భోగమే యద పల కరుచే పుణ్యమే ఉదయ గానం ప్రాణమై నా హృదయ కమలం విరియుని యగసే మది సంగీతమే అధర సుధర మధుర యౌవనం ఒక దేవతోత్సవ తోరణం ఆ நந்தனந்தனந்தம் நந்தனந்தம்.